89 హ్రీమ్ విభూషణ సం భా హ్రీమ్ విభూషణ కేవల జడ మాయావాచక హ్రీంకారః తథా హ్యహకారః శ్వేతవాచకః రేఫః రోహితార్థకః ఈకారః నీలార్థకః తథా చ విశిష్టస్య శుక్లరక్త నీలవత్పదార్థవాచకతయా సత్వ సత్వరజస్తమోగుణన ప్రకృతివాచకత్వేన పరిచ్ఛిన్న అనృత జడదుహకస్వరూప వాచ్యార్థకతయా ప్రకాశరాహిత్యేన అనుపాదేయ తాయాం సత్య తదవచ్ఛిన్న స్వప్రకాశ చైతన్యకారతయా విశిష్టార్థస్య ఆపాదమస్తకభూషిత అరుణివత్ ఆనందస్వరూపతయా 175 శంకర గ్రంథరత్నావళి పుకుశః తద్వాచక హ్రీంపదస్య అష్టైశ్వర్య సిద్ధి ప్రధాన శక్త్యాధాయక తయా శోభాయమానం భూషణపత్ కుండలి ఇత్యత్ర కుండలస్యోపలక్ష్యంత్యా ఇతర సజాతీయాది వ్యావర్తకత్వం తథాస్యపి బీజస్యేతరవ్యానృత్తవాచ్యర్థగోచర ప్రభాజనకత్వేన భూషణవత్యస్యాః సా తథా ఓం హ్రీం విభూషణాయే నమః తవ ఆం వి హ్రీంకారము కేనల జస మాయావాచకము హ్రీంకారము మాయా బీజమని సంప్రదాయము హకారము శ్వేతవర్ణమును రేఫ అరుణ వర్ణమును ఈకారము నీల నాణమును చెప్పును కాగా హ్రీం బీజము తెలుపు ఎరుపు నలుపు రంగులు గల పదార్థమును తెలుపునట్టి బీజాక్షరమని తెలియవలేను అందువలన హ్రీం పదము ససత్వరజ బీజాక్షరము ఆ జడ దోహకస్వరూప స్తమోగుణాత్మకమైన ప్రకృతిని చెప్పునట్టి కారణము చేత పరిచ్ఛిన్న అనృత వాచ్యార్థము కలదగుట చేతను ప్రకాశరాహిత్యము చేతను ఉపాదేయము కాకపోవుచున్నది అందువలన పరదేవత తదవచ్ఛిన్నమైన మాయావచ్ఛిన్నమైన స్వప్రకాశచైతన్యమే స్వరూపముగా గలది కావున విశిష్టార్థమునకు మాయా నచ్చిన్న చైతన్యమునకు ఆపాదమస్తకము ఆభరణాదులతో అలంకృతమైన తరుణిన లే ఆనందస్వరూపమగుట చేత తద్వాచకమైన హ్రీంకారము అణిమాది అష్ట ఐశ్వర్య సిద్ధులు నొసగు శక్తిని కలిగించునదగుట చేత శోభాదాయకమైన భూషణము 176 లలితా త్రిశతి భాష్య వంటిది కుండలి పురుషః కర్ణకుండలములు గలపురుషుడు అను స్థలమునందు కుండలములు అపలక్షణమగుట చేత ఇతర సజాతీయాది ధర్మములను నివర్తింపజేయును ఆ రీతిగా ఈ హ్రీంబిజము కూడా ఇతరనస్తు నివర్తకము వాచ్యార్థగోచరము ప్రకాశజనకము అగుట చేత భూషణము వలె పరమేశ్వరికి శోభాదాయకమైయుండును అనగా జడచైతన్యములకు పరమేశ్వరి భూషణమే విరాజిల్లుచున్నది ఎని భావము అందువలన శ్రీచక్ర సమ్రాజ్ఞి హ్రీం విభూషణయనుచు భక్తులచే సంస్తవనీయయగుచున్నది